పండగ పూట రాజుల కథై పాట సాహసాల గాథకే పేరు మనదిలే ముక్కులందు వాడే క్షత్రియ పుత్రుడే హోయ్ పురుషే పండగ పూట రాజుల కథై పాట కన్న తల్లి లాంటి ఉన్న ఊరి కోసం పాటుపడేనంత రాజుగారి వంశం వీరునున్న ఈ ఊరు పౌరుషాల సెలయేరు పలికే దైవం మా రాజుగారు శుభకార్యాలు చేయించేటి ఆచారాలు వెన్నెలంటి మనసులతోటి దీయించేటి అభిమానాలు కలిసింది ఒక జంట కలలెన్నో కలవంట కలని విననీ కథ ఏదో ఉందంట